13. గాధీ మహర్షి చరిత్ర. రామ, కోసల దేశంలో గాధీ అనే మహానుభావుడు ఉండేవాడు. గాధీ అనగానే విశ్వామిత్రుడి తండ్రి అనుకుంటున్నావేమో. కాదు, ఈ గాధీ బ్రాహ్మణుడు, ఆచారపరుడు, పైగా చిన్నప్పటినుంచే విరక్తి కలవాడు. ఆయన నడివయస్సులో ఉండగానే ఊరు వాడ వదిలిపెట్టి తపస్కోసం అడవులకు వెళ్లిపోయాడు. ఆ అడవిలో ఒకచోట ఒక మంచి చెరువు కనిపించింది. పూర్వసంస్కార బలంవల్ల గాధీ బ్రాహ్మణుడు ఆ చెరువులో కంఠంలోతూ నీళ్లలో నిలబడి 8 మాసాలు ఏకధాటిగా తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు సంతోషించి దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమన్నాడు. గాధీ మహర్షి పరమానందభరితుడై స్వామిని మనసారా స్తుతించి ఇలా వరం కోరాడు. మాయామిమాం త్వద్రచితాం భగవన్ పారమాత్మకీ ముద్రస్తు మిచ్ఛామి సంసార నామ్నీ మాంధ్యేక కారిణీం సద్దా. శ్లో 13. దేవా, మాయ, నీవు రచించిన మాయ, నిన్నాశ్రయించుకుని ఉన్న మాయ, ఈ సంసారమనే పేరు. ఆయసర్వ్ 41. పెట్టుకున్న మాయ, అందరి కళ్ళు కప్పే మాయ, ఎంత ఆలోచించినా అది ఏమిటో తెలియటం లేదు. దాన్ని చూడాలని అనుకుంటున్నాను స్వామి, దయచూపు అని కోరాడు గాధీ మహర్షి. శ్రీ మహావిష్ణువు సంతోషించి, గాధీ, నా మాయను నువ్వు చూస్తావు, చూసి చూడంగానే దాన్ని దాటిపోతావు, తథాస్తు అనేసి అంతర్ధానమైపోయాడు. గాధీ మహర్షి సంతోషించి తపోదీక్షను విరమించి నీళ్లలోంచి బయటకు వచ్చి అడవిలో ఒక కుటీరం వేసుకుని అక్కడే నివసించసాగాడు. ఎదురుచూస్తున్నాడు రోజురోజు ఎప్పుడు స్వామివరం సత్యమవుతుందా అవుతుందా అనుకుంటూ. ఎప్పుడూ అదే ఆలోచన, అదే చింత, అదే ధ్యాస. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు దొర్లుతున్నాయి, ఆ చింత అలాగే ఉంది. ఒకరోజున స్నానం కోసం ఆ చెరువులోకి దిగి స్నానం చేయబోయి మళ్లీ ఆ చింతలోనే పడి మనస్సు కొంచెం వికలమై మళ్లీ తనను తనే సంభాళించుకుంటూ శాస్త్రవిధి ప్రకారంగా స్నానానికి అపక్రమించబోయాడు. స్నానవిధి విధానం ప్రకారంగా చేతిలో ఒక దర్భపుల్లను తీసుకుని దానిని నీటిలో గుండ్రంగా గిర్రున తిప్పుతూ ఓంకారం ఉచ్చరిస్తూ స్నానమంత్రాలను స్మరిస్తున్నాడు. దర్భపుల్ల కదలిక నీటిలో ఒక సుడిగుండం లాగా కనిపించింది. ఉచ్చరిస్తున్న ఓంకారం గాలిలో సుడిగుండాన్ని లేపింది. ఈ సుడిగుండాల సందడిలో ఎలా తప్పిందో కాని చెప్పే మంత్రం తప్పిపోయింది. మతి మొద్దుబారిపోయింది, శరీరం స్తంభించిపోయింది. అది నిజంగానే ఒక స్తంభంలాగా ఆ చెరువు మధ్యలో నిలబడిపోయింది. కాని చిత్రం ఆ గాధీ మహర్షి యొక్క మనస్సుకు మాత్రం ఏవేవో వింత అనుభవాలు కలుగుతూనే ఉన్నే. ఆ అనుభవాల ప్రకారం గాధీ చెరువులో లేడు, తన కుటీరంలోనే ఉన్నాడు. ఆయనకి ఏదో జబ్బు చేసింది, అది వికటించి మొహం నల్లబడిపోయింది, గుడ్లు తేలిపోతున్నాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోతున్నాయి, తల వాలిపోతోంది. ఇంతలో ఎక్కడుంచి వచ్చారో తన చిన్ననాటి బంధువులంతా పరుగు పరుగున వచ్చి తన చుట్టూ చేరారు. అందరూ ఏడుస్తున్నారు. తన భార్య తన కాళ్లమీద పడి గోలగోలగా ఏడుస్తోంది. తల్లి గడ్డం పట్టుకుని కదిలిస్తూ బావురు మంటోంది. ఒక పక్క వాళ్లంతా గోలచేస్తుంటే గాధీ కాళ్ళూ చేతులూ వేళ్లాడిపోతున్నే, క్రమంగా అవి చల్లబడిపోతున్నే, నోరు తెరుచుకుపోతోంది, ప్రాణాలు పైకి లేచిపోతున్నాయి, లేచిపోతున్నాయేమిటి, లేచిపోనే పోయాయి, ఆ శరీరం శవమైపోయింది. బంధువుల్లో కొందరు ఏడుస్తున్నారు, కొందరు పై ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపట్లోనే ఆ ఏర్పాట్లు పూర్తయి శవాన్ని శ్మశానానికి చేర్చారు. అక్కడ గద్దలు, కాకులు, నక్కలు తలో పక్కన కాచుకుని ఉన్నాయి. బంధువులు వాటన్నిటినీ దూరంగా తోలుతూ చితి పేర్చి శవదహనం చేసేశారు. అయిపోయింది, శరీరం కూడా బూడిదైపోయింది. అయినా ఇంకా ఏవో అనుభవాలు కలుగుతూనే ఉన్నే గాధికి. శవదహనం చేసిన బంధువులు స్నానాలు చేశారు, మెల్లిగా ఏడుపులు తగ్గించుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. శరీరం కాలిపోయిన తరువాత ఈ గాధీ జీవి ఎక్కడో మారుమూల ఉన్న ఒక కుగ్రామంలో. ఆయసర్వ్ 42. కుక్కమాంసం తినే ఒక బోయదాని గర్భంలో కనిపించాడు ఉన్నట్టుండి. తనకు తనే ఎలా కనిపించాడు? పెంటలో పురుగులాగా కనిపించాడు. గిలగిలలాడుతూ విలవలలాడుతూ కనిపించాడు. ఆ గర్భంలోంచి బయటికి రావాలని ఆరాటపడుతూ కనిపించాడు. కొంతకాలానికి నిజంగానే బయటకొచ్చాడు. వచ్చిన ఆ పసికందు నల్లగా బొగ్గులాగా ఉన్నాడు. ఆ బోయవాళ్ల ఇళ్లలోనే పెరిగి పెరిగి 16 ఏళ్లవాడయ్యాడు. అడవిలో వేట కుక్కలను వెంట పెట్టుకుని పరుగులు తీస్తున్నాడు. లక్షల మూగాలను సంహరిస్తున్నాడు. ఓ కోడవేసు కుర్రదాన్ని పెళ్లి చేసుకుని కన్ను మిన్ను కానుకుండా విహరిస్తున్నాడు. సాటివారిలో వీరుడని పేరు పొందుతున్నాడు. తన పిల్లలు కూడా తనంతటి వాళ్లే పేరు తెచ్చుకొంటున్నారు. ఇంతలోనే వార్ధక్యం వచ్చి మీద పడింది. ఏం జరిగిందోగాని ఓపిక తగ్గి పెళ్లాన్ని పిల్లల్ని వదిలి ఊరుకు చివరగా ఒంటరిగా ఒక పూరి పాకలో నివాసం చేస్తున్నాడు. ఆ ఒంటరి తనాన్ని భరించలేక చావు దగ్గరకు వస్తోందనే ఆలోచనను తట్టుకోలేక బోరు బోరున ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తూనే అక్కడ ఉండబుద్ధి కాక దేశాల వెంబడి తిరగసాగాడు. అయినా గాధికి అనుభవాలు ఆగటం లేదు. అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మాటు ఆ గాధి కీరదేశం అనే ధనికుల దేశంలో ఒక పెద్ద పట్టణంలోకి ప్రవేశించాడు. ఆ పట్టణంలో రాజమార్గములో కూరాకారుడైన ఈ గాధి కిరాతుడు వెర్రి చూపులు చూసుకుంటూ ఇటూ అటూ తిరుగుతున్నాడు. అది ఏ రకమైన ఉత్సవమో అతనికి అర్థం కావటం లేదు. జనం తండోపతండాలుగా ఉన్నారు, కాని ఎవరూ సంతోషంగా లేరు. అంతా గందరగోళంగా ఉంది. ఆ రాజవీధిలో ఒక కొండంతా ఏనుగు యథేచ్ఛగా ఇటూ అటూ తిరుగుతోంది. అది తొండంతో ఒక పూలమాలను పట్టుకుని ఉంది. అది జనం మధ్యలోకి దూసుకుపోతూ నడుస్తోంది. జనం అరుపులు పెడుతూ పక్కలకు వెళ్తున్నారేగాని ఎవరూ పారిపోవటం లేదు. అదిగూడా ఎవరినీ తొక్కటం లేదు. అంతా చిత్రంగా ఉంది. నడుస్తూ నడుస్తూ ఆ ఏనుగు ఈ గాధి కిరాతుడి వైపే వచ్చింది. అది మరీ దగ్గరకు వచ్చేసరికి ముసలిగాధికి వణుకు పుట్టింది. అతను ఓ పక్క భయపడుతూ ఉండగానే ఏనుగు అతని దగ్గరకు వచ్చి తన తొండంతో పట్టుకుని ఉన్న పూలమాలను అతని మెళ్ళో వేసి అదే తొండంతో అతన్ని చుట్టేసి ఒడుపుగా పైకెత్తి తన వీపు మీద కూర్చోబెట్టుకుంది. అంతే. ఉన్నట్టుండి రాజదుందుభులు మ్రోగాయి, ప్రజల చప్పట్లు మారు మోగాయి, జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. అది ఆ రాజ్యపు పట్టపుటేనుగు. ఆ రాజ్యపు రాజుగారు మరణించారు. ఆయనకు సంతానంగాని జ్ఞాతులుగాని లేరు. అందువల్ల ఆ దేశపు ఆచారం ప్రకారం అక్కడి మంత్రులు పట్టపుటేనుగుకు పూలదండ ఇచ్చి ప్రజలలోకి వదిలిపెట్టారు. అది ఎవరి మెళ్ళో దండవేస్తే వాడే రాజు అవుతాడని ఆ దేశవాసుల విశ్వాసం. ఆ తతంగమే ఇప్పుడు జరుగుతోంది. ఆ ఏనుగే గాధి కిరాతుణ్ణి ఇప్పుడు మహారాజుగా మార్చేసింది. అందుకే ఎక్కడెక్కడి పరిచారిక స్త్రీలు పరుగెత్తుకు వచ్చారు. ఏనుగు మీద ఉన్న గాధిని సగౌరవంగా దింపి రకరకాలుగా అలంకరించి మహారాజు లాగా తయారుచేశారు. ఆయసర్ 43. ఇంతలో ఎక్కడెక్కడి పండితులు మంత్రులు ముందుకు వచ్చి ఇతన్ని సగౌరవంగా తీసుకువెళ్లి సింహాసనంలో కూర్చోబెట్టి బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేశారు. అంతే. ముసలిగాధి కిరాతుడు ఉన్నట్టుండి మహావీర మహారాజైపోయాడు. చండశాసనంగా సామ్రాజ్య పరిపాలనం చేశాడు. దిగ్విజయాలు సాధించాడు. మహాభోగాలు అనుభవించాడు.